بسم الله الرحمن الرحيم تبارك الذي نزل الفرقان على عبده ليكون للعالمين نذيرا الذي له ملك السماوات والأرض ولم يتخذ ولدا ولم يكن له شريك في الملك وخلق كل شيء فقدره تقديرا واتخذوا من دونه آلهة لا يخلقون شيئا وهم أنفسهم ضرا ولا نفعا ولا يملكون لأنفسهم ضرا ولا نفعا ولا يملكون موتا ولا حياة ولا نشورا అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎనలేని శుభాలవాడు ఈ గీతురాయిని తన దాసునిపై అవతరింపజేశాడు సకల విశ్వాసులకు హెచ్చరిక చేసేదిగా ఉండేటందుకు. ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు. ఆయన ఎవరినీ కొడుకుగా చేసుకోలేదు. విశ్వ సామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. ఆయన ప్రతిదానినీ సృష్టించాడు. తరువాత దానికి ఒక విధిని నిర్ణయించాడు. ప్రజలు ఆయనను కాదని కల్పించుకున్నట్టి దేవుళ్ళు ఏ వస్తువును సృష్టించలేరు. కాని వారే సృష్టింపబడతారు. వారు స్వయంగా తమ కొరకైనా ఏ లాభ నష్టాల అధికారాన్ని కలిగి లేరు. వారు సంపన్నులేరు, బ్రతికించనూ లేరు, మరణించిన వాణ్ణి మళ్లీ లేపనూ లేరు. وقالوا أساطير الأولين اكتسبها فهي تملى عليه بكرة وأصيلا قل أنزله الذي يعلم السر في السماوات والأرض إنه كان غفورا رحيما دايو ابراوكت ماتنو بسوشنت تانيكي نراك لنشي نوارو إلى أنتارو ఈ గీతురాయి ఒక కల్పన. దానిని ఇతనే స్వయంగా కల్పించాడు. ఇతరులు కొందరు ఈ పనిలో అతనికి సాయపడ్డారు. వారు ఘోర అన్యాయానికి, పరమ అబద్ధానికి ఒడిగట్టారు. ఇంకా ఇలా అంటారు, ఇవి పూర్వకాలము నాటి వారు వ్రాసిన విషయాలు. వాటికి ఇతను నకలు వ్రాయిస్తున్నాడు. అవి ఇతనికి ఉదయం సాయంత్రం వినిపించబడతాయి. ప్రవక్త, వారితో భూమి యొక్క ఆకాశముల యొక్క రహస్యాన్ని ఎరిగినవాడు దానిని అవతరింపజేశాడు అని అను. యథార్థమేమిటంటే ఆయన ఎక్కువగా క్షమించేవాడు, కరుణించేవాడును. وقالوا ما لهذا الرسول يأكل الطعام ويمشي في الأسواق لولا أنزل إليه ملك فيكون معه نذيرا أو يلقى إليه كنز أو تكون له جنة يأكل منها وقال الظالمون إن تتبعون إلا رجلا مسحورا انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا تبارك الذي إن شاء جعل لك خيرا من ذلك جنات تجري من تحتها الأنهار ويجعل لك قصورا وارو ఇలా అంటారు, ఇతనేమి ప్రవక్త, అన్నం తింటాడు, బజారులలో తిరుగుతూ ఉంటాడు. ఇతని వద్దకు ఒక దైవదూత అయినా ఎందుకు పంపబడలేదు? ఇతనితో ఉంటూ విశ్వసించని వారిని బెదిరించటానికి? లేదా ఏది లేకపోయినా కనీసం ఇతని కొరకు ఒక నిధి అయినా ఎందుకు దించబడలేదు? లేదా ఇతనికి ఒక తోట అయినా ఎందుకు లేదు? దాని ద్వారా ఇతను నిశ్చింతగా ఉపాధిని పొందటానికి? ఇంకా ఆ దుర్మార్గులు, మీరు చేతబడి చేయబడిన ఒక మనిషి వెంట నడుస్తున్నారు అని అంటారు. చూడు, ఎటువంటి విచిత్రమైన వాదాలను మీ ముందు పెడుతున్నారో. వారు ఎంతగా మార్గం తప్పిపోయారంటే స్థిరమైన మాట అనేది వారికసలు తోచదు. శుభప్రదులైన ఆయన తాను కోరితే వారు ప్రతిపాదించిన వస్తువుల కంటే ఎంతో ఎక్కువగా నీకు ఇవ్వగలుగుతాడు. ఒకటి కాదు, క్రింద కాలువలు ప్రవహించే ఎన్నో తోటలు, పెద్ద పెద్ద భవనాలు. إذا رأتهم من مكان بعيد سمعوا لها تغيظا وزفيرا وإذا ألقوا منها مكانا ضيقا مقرنين دعوا هنالك ثبورا لا تدعوا اليوم ثبورا واحدا وادعوا ثبورا كثيرا. అసలు విషయం ఏమిటంటే వారు ఆ ఘడియను తిరస్కరించారు. ఆ ఘడియను తిరస్కరించేవాడి కోసం మేము జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. అది వారిని దూరం నుంచి చూచినప్పుడు వారు దాని క్రోధధ్వనులను, విజృంభణ ధ్వనులను వింటారు. దానిలోని ఒక ఇరుకైన స్థలంలో వారు కాళ్ళు చేతులు బంధింపబడిన స్థితిలో కుక్కబడినప్పుడు చావును పిలవటం ప్రారంభిస్తారు. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ఈనాడు ఒక చావునే కాదు, ఎన్నో చావుల కోసం అరవండి. كانت لهم جزاء ونصيرا لهم فيها ما يشاءون خالدين كان على ربك وعدا مسئولا. వారిని అడగండి, ఈ పర్యవసానం మంచిదా లేక శాశ్వతంగా ఉండే స్వర్గం మంచిదా అని. ఆ స్వర్గం దైవభక్తి, దైవభీతి కలవారికి వాగ్దానం చేయబడింది. అది వారి కర్మలకు ప్రతిఫలం, వారి ప్రయాణానికి చివరి గమ్యస్థానం. అందులో వారి ప్రతి కోరిక తీరుతుంది. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. దానిని ప్రసారించటం అనేది నీ ప్రభువు తప్పనిసరిగా నెరవేర్చవలసిన ఒక వాగ్దానం. ويوم يحشرهم وما يعبدون من دون الله فيقول أأنتم أضللتم عبادي هؤلاء أم هم ضلوا السبيل قالوا سبحانك ما كان ينبغي لنا أن نتخذ من دونك من أولياء ولكن متعتهم وآباءهم حتى نسوا الذكر وكانوا قوما بورا فقد كذبوكم بما تقولون فما تستطيعون صرفا ولا نصرا ومن يظلم منكم نذقه عذابا كبيرا. అదే రోజున నీ ప్రభువు ఈ ప్రజలను కూడా ఒక చోటకు చేరుస్తాడు. వారు అల్లాను కాదని ఈ రోజున పూజిస్తున్న దేవుళ్లను కూడా పిలుస్తాడు. తరువాత ఆయన ఆ దేవుళ్లను, నా ఈ దాసులను మీరే మార్గం తప్పించారా లేక స్వయంగా వారే రుజుమార్గం తప్పిపోయారా అని అడుగుతాడు. అప్పుడు వారు ఇలా విన్నవించుకుంటారు, నీవు అత్యంత పరిశుద్ధుడవు, నిన్ను తప్ప మరొకరిని మా రక్షకుడుగా చేసుకునే ధైర్యం కూడా మాకు లేదు, కాని నీవు వారికి వారి పూర్వీకులకు జీవితావసర వస్తువులను పుష్కలంగా ఇచ్చావు. చివరకు వారు బోధనను మరచిపోయి దౌర్భాగ్య స్థితికి గురి అయ్యారు. మీరు ఈనాడు అంటున్న మాటలను ఈ విధంగా వారు తిరస్కరిస్తారు. ఇక మీరు మీ దౌర్భాగ్యాన్ని ఆపలేరు, ఎక్కడ నుండి సహాయాన్ని పొందలేరు. మీలో ఎవడు దుర్మార్గం చేసినా అతనికి మేము కఠిన శిక్షను రుచి చూపిస్తాము. وَجَعَلْنَا بَعْضَكُمْ لِبَعْضٍ فِتْنَةً أَتَصْبِرُونَ وَكَانَ رَبُّكَ بَصِيرًا. ప్రవక్త, నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరూ అన్నం తినేవారే, బజారులలో సంచరించేవారే. అసలు మేము మిమ్మల్ని ఒకరి కొరకు మరొకరిని పరీక్షా సాధనాలుగా చేశాం, నీవు సహనంతో ఉంటావా? నీ ప్రభువు సర్వాన్ని చూస్తున్నాడు. وقال الذين لا يرجون لقاءنا لولا أنزل علينا الملائكة أو نرى ربنا لقد استكبروا في أنفسهم وعتوا عتوا كبيرا يوم يرون الملائكة لا بشرى يومئذ للمجرمين ويقولون حجرا محجورا وقدمنا إلى ما عملوا من عمل فجعلناه هباء منثورا أصحاب الجنة يومئذ خير مستقرا وأحسن مقيلا ويوم تشقق السماء بالغمام ونزل الملائكة تنزيلا الملك يومئذ الحق للرحمن وكان يوما على الكافرين عسيرا ويوم يعض الظالم على يديه يقول يا ليتني اتخذت مع الرسول سبيلا يا ويلتى ليتني لم أتخذ فلانا خليلا لقد أضلني عن الذكر بعد إذ جاءني وكان الشيطان للإنسان خذولا وقال الرسول يا رب إن قومي اتخذوا هذا القرآن مهجورا. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మా సాన్నిధ్యంలో హాజరు కావలసి ఉన్నది అనే భయం లేని వారు ఇలా అంటారు, దైవదూతలు మా వద్దకు ఎందుకు పంపబడటం లేదు? మేము మా ప్రభువును ఎందుకు చూడకూడదు? వారి మనస్సులలో మిక్కిలి అహంభావం ఉన్నది. వారు తమ తల విరుసుతనంతో హద్దులు మీరిపోయారు. వారు దైవదూతలను చూసే రోజు నేరస్తులకు శుభవార్తల రోజేమీ కాదు. అల్లాహ్ శరణు అని వారు కేకవేస్తారు. అప్పుడు వారు చేసి ఉన్నదానినంతటినీ మేము తీసుకుని దుమ్ము మాదిరిగా ఎగురవేస్తాము. ఇక స్వర్గానికి అర్హులైన వారే ఆ రోజున మంచి స్థలములో ఉంటారు. అంతేకాదు మధ్యాహ్నం విశ్రాంతి కొరకు చక్కని స్థలాన్ని పొందుతారు. ఆకాశాన్ని చీలుస్తూ ఒక మేఘం ఆ రోజున ప్రత్యక్షమవుతుంది. దైవదూతలు వరుసలు వరుసలుగా దింపబడతారు. ఆ రోజున నిజమైన రాజ్యాధికారం కేవలం కరుణామయుని చేతులలో ఉంటుంది. అది అవిశ్వాసులకు ఎంతో కఠినమైన రోజు. దుర్మార్గపు మానవుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు, అయ్యో, నేను దైవప్రవక్తకు తోడుగా ఉంటే ఎంత బాగుండేది. అయ్యో, నా దౌర్భాగ్యం, నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. అతడి మాయలో పడి నేను నా వద్దకు వచ్చిన హితబోధను స్వీకరించలేదు. సైతాను మానవుని విషయములో నమ్మకద్రోహి అని తేలిపోయింది. దైవ ప్రవక్త ఇలా అంటాడు, నా ప్రభువు, నా జాతివారు ఈ ఖురాను ఒక పరిహాస విషయంగా చేసుకున్నారు. ప్రవక్త, మేము ఇలానే అపరాధులను ప్రతి దైవ ప్రవక్తకు శత్రువులుగా చేశాము. నీ కొరకు నీ ప్రభువే మార్గదర్శకత్వం చేయటానికి సహాయపడటానికి సరిపోతాడు. وقال الذين كفروا لولا نزل عليه القرآن جملة واحدة كذلك لنثبت به فؤادك ورسلناه ترتيلا ولا يأتونك بمثل إلا جئناك بالحق وأحسن تفسيرا الذين يحشرون على وجوههم إلى جهنم أولئك شر مكانا وأضل سبيلا. అవిశ్వాసులు ఇలా అడుగుతారు, ఈ వ్యక్తిపై పూర్తి ఖురాను ఒకేసారి ఎందుకు అవతరింపబడలేదు? అవును, అలా ఎందుకు చేయబడిందంటే మేము దానిని నీ మనస్సులో నాటుకునేలా చేస్తూ ఉండాలని. ఈ ఉద్దేశ్యంతోనే మేము దానిని ఒక ప్రత్యేకమైన క్రమంతో వేరువేరు భాగాలుగా రూపొందించాము. ఇంకా ఇందులో ఈ హేతువు కూడా ఉంది, వారు నీ ముందు ఏదైనా వినూత్న విషయాన్ని తీసుకువచ్చినప్పుడల్లా దానికి సరి అయిన జవాబును మేము సకాలములో నీకు ఇచ్చాము, ఉత్తమమైన రీతిలో విషయాన్ని విస్పష్టం చేశాము. బోర్లగా నరకం వైపునకు నెట్టబడనున్న వారి పరిస్థితి ఎంతో చెడ్డది, వారి మార్గం ఎంతో తప్పైనది. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَجَعَلْنَا مَعَهُ أَخَاهُ هَارُونَ وَزِيرًا فَقُلْنَا اذْهَبَا إِلَى الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا فَدَمَّرْنَاهُمْ تَدْمِيرًا وَقَوْمَ نُوحٍ لَمَّا كَذَّبُوا الرُّسُلَ أَغْرَقْنَاهُمْ وَجَعَلْنَاهُمْ لِلنَّاسِ آيَةً وَأَعْتَدْنَا لِلظَّالِمِينَ عَذَابًا أَلِيمًا وَعَادًا وَثَمُودَ وَأَصْحَابَ الرَّسِّ وَقُرُونًا بَيْنَ ذَلِكَ كَثِيرًا وَكُلًّا ضَرَبْنَا لَهُ الْأَمْثَالَ وَكُلًّا تَبَّرْنَا تَتْبِيرًا ولقد أتوا على القرية التي أمطرت مطر السوء أفلم يكونوا يرونها بل كانوا لا يرجون نشورا మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. అతని సోదరుడు హారూనును అతనికి సహాయకుడుగా చేశాము. వారితో ఇలా అన్నాము, మా వాక్యాలను తిరస్కరించిన జాతి వద్దకు వెళ్ళండి, చివరకు మేము ఆ జాతి ప్రజలను నాశనం చేసి వేశాము. ఇదే గతి నూహు జాతి వారికి పట్టింది. వారు దైవ ప్రవక్తలను తిరస్కరించారు. మేము వారిని ముంచివేశాము. ప్రపంచ ప్రజలందరికీ గుణపాఠం గడిపే గుర్తుగా చేశాము. ఆ దుర్మార్గుల కొరకు ఒక వ్యధాభరితమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. ఈ విధంగానే ఆదుజాతివారు, సమూదుజాతివారు, అర్రస్ ప్రజలు, ఇంకా ఆ మధ్యకాలములో ఎన్నో తరాల వారు నాశనం చేయబడ్డారు. వారిలో ప్రతి ఒక్కరికి మేము పూర్వం నాశనమైన వారి దృష్టాంతాలను ఇచ్చి నచ్చజెప్పాము. చివరకు ప్రతి ఒక్కరిని నాశనం చేశాము. వారు ఆ పట్టణం మీదుగా ప్రయాణం చేశారు. దానిమీద వినాశకరమైన వర్షం కురిపించబడింది. వారు దాని స్థితిని చూచి ఉండగా, అయినా వారు మరణానంతరం మరొక జీవితం సంభవమని తలంచరు. إن كاد ليضلنا عن آلهتنا لولا أن صبرنا عليها وسوف يعلمون حين يرون العذاب من أضل سبيلا وارو ننو چوچ نپوڑو ننو پرحسنية وستوغا چیسو کنتارو إلا انتارو ఈ వ్యక్తినేనా దేవుడు ప్రవక్తగా చేసి పంపినది? మేము మా దేవుళ్ల పట్ల విశ్వాసంపై స్థిరంగా ఉండకపోయినట్లయితే ఇతను మమ్మల్ని మార్గం తప్పించి వాటికి దూరం చేసి ఉండేవాడు. సరే, మంచిది, శిక్షను చూసినప్పుడు మార్గభ్రష్టత్వములో ఎవరు ఎక్కువ దూరం వెళ్లిపోయారో స్వయంగా వారే తెలుసుకునే సమయం ఎంతో దూరములో లేదు. أَرَأَيْتَ مَنِ اتَّخَذَ إِلَٰهَهُ هَوَاهُ أَفَأَنتَ تَكُونُ عَلَيْهِ وَكِيلًا أَمْ تَحْسَبُ أَنَّ أَكْثَرَهُمْ يَسْمَعُونَ أَوْ يَعْقِلُونَ إِنْ هُمْ إِلَّا كَالْأَنْعَامِ بَلْ هُمْ أَضَلُّ سَبِيلًا تَرَى مَنُوَانْشَلَنُ తన దేవుడుగా చేసుకున్న వ్యక్తి యొక్క స్థితిని ఎప్పుడైనా నీవు గమనించావా? నీవు అలాంటి వ్యక్తిని రుజుమార్గానికి తెచ్చే బాధ్యతను స్వీకరించగలవా? వారిలో చాలామంది వింటారని, అర్థం చేసుకుంటారని నీవు అనుకుంటున్నావా? వారు పశువులలాంటివారు కాదు, వాటికంటే కూడా దిగజారిపోయినవారు. ألم تر إلى ربك كيف مد الظل ولو شاء لجعله ساكنا ثم جعلنا الشمس عليه دليلا ثم قبضناه إلينا قبضا يسيرا ني پرهو يلا نيلم بسترين پجيستارو نيو چوڑا ليرا ఒకవేళ ఆయన కోరితే దానిని శాశ్వతమైన నీడగా చేసేవాడు. మేము సూర్యుణ్ణి దానికి మార్గదర్శిగా చేశాము. తరువాత సూర్యుడు పైకి లేస్తూ పోయే కొద్దీ మేము ఈ నీళ్లను క్రమక్రమంగా మా వైపునకు లాక్కుంటూ పోతాము. وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِبَاسًا وَالنَّوْمَ سُبَاتًا وَجَعَلَ النَّهَارَ نُشُورًا మీ కొరకు రాత్రిని వస్త్రంగాను, నిద్రను మృత్యు శాంతిగాను, పగలును బ్రతికి లేచే సమయంగాను చేసినవాడు అల్లాయే. وهو الذي أرسل الرياح بشرا بين يدي رحمته وأنزلنا من السماء ماء طهورا لنحيي به بلدة ميتا ونسقيه ونسقيه مما خلقنا أنعاما وأناسيا كثيرا ولقد صرفناه بينهم ليذكروا فأبى أكثر الناس إلا كفورا ترى كارنياني كي مندو قالوا لنو شهوات نغاچيسي پمپيوارو آياني తరువాత ఆకాశము నుండి పరిశుద్ధ జలాన్ని అవతరింపజేస్తాడు. దాని ద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోస్తాడు. తన సృష్టిలోని ఎన్నో జంతువులకు, ఎంతో మంది మానవులకు దప్పిక తీర్చుతాడు. మేము ఈ అద్భుతాన్ని వారు గుణపాఠము నేర్చుకోవాలని మాటి మాటికి వారి ముందు ప్రదర్శిస్తాము. కాని అధిక సంఖ్యాకులు అవిశ్వాసం, కృతజ్ఞతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్కరిస్తున్నారు. ఒకవేళ మేము కోరినట్లయితే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క హెచ్చరిక చేసేవాణ్ణి ప్రభవింపజేసి ఉండేవారమే. కనుక ప్రవక్త, అవిశ్వాసుల మాటను ఎంతమాత్రము నమ్మకు. ఈ ఖురాను ద్వారా వారితో మహత్తరమైన పోరాటం జరుగు. هذا عذب فرات وهذا ملح أجاج وجعل بينهما برزخا وحجرا محجورا రెండు సముద్రాలను కలిపి ఉంచిన వాడు ఆయనే. ఒకటేమో రుచికరమైనది, మధురమైనదీను, రెండోది చేదైనది, ఉప్పైనదీను. ఆ రెంటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అది వాటిని కలసిపోకుండా ఆపి ఉంచే అవరోహం. وَهُوَ الَّذِي خَلَقَ مِنَ الْمَاءِ بَشَرًا فَجَعَلَهُ نَسَبًا وَصِهْرًا وَكَانَ رَبُّكَ قَدِيرًا ఆయనే నీటితో మానవుల్ని సృష్టించాడు. తరువాత అతని ద్వారా తన వంశము, అత్తవారి వంశము అనే రెండు వేర్వేరు బంధుత్వపు క్రమాలను రూపొందించాడు. నీ ప్రభు సర్వశక్తి సంపన్నుడు. ويعبدون من دون الله ما لا ينفعهم ولا يضرهم وكان الكافر على ربه ظهيرا అయినా మానవులు అల్లాను కాదని, తమకు లాభంగాని నష్టంగాని కలిగించలేని వారిని పూజిస్తున్నారు. అదీగాక అవిశ్వాసి తన ప్రభువునకు వ్యతిరేకంగా ప్రతి తిరుగుబాటుదారుడికి సహాయపడుతున్నాడు. قل ما أسألكم عليه من أجر إلا من شاء أن يتخذ إلى ربه سبيلا ప్రవక్త, నిన్ను మేము కేవలం ఒక శుభవార్త హరునిగా, హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కనుక వారితో ఇలా అను, నేను ఈ పనికై మిమ్మల్ని ఏ ప్రతిఫలాన్ని కోరను. ఇష్టమున్న వ్యక్తి తన ప్రభువు మార్గాన్ని అవలంబించటమే నా ప్రతిఫలం. وتوكل على الحي الذي لا يموت وسبح بحمده وكفى به بذنوب عباده خبيرا الذي خلق السماوات والأرض وما بينهما في ستة أيام ثم استوى على العرش الرحمن فاسأل به خبيرا ربطة سجيور ఎన్నడూ మరణించనివాడు అయిన దేవునిపై నమ్మకం ఉంచు. ఆయనను స్తుతించటంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. తన దాసుల పాపాలను గురించి కేవలం ఆయనకు తెలిస్తే చాలు. ఆయన 6 దినాలలో భూమిని, ఆకాశాలను, భూమ్యాకాశాల మధ్య ఉన్న సకల వస్తుజాలాన్ని సృష్టించాడు. తరువాత ఆయనే అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. ఆయన కరుణామయుడు. ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు. ఆ కరుణామయునికి సజదా చేయండి అని వారితో అన్నప్పుడు వారు ఇలా అంటారు, ఈ కరుణామయుడన్నది ఏమిటి? నీవు చెప్పిన దానికల్లా మేము సజదా చేయవలసిందేనా? ఈ సందేశం వారి ద్వేషాన్ని మరింత అధికమే చేస్తుంది. تبارك الذي جعل في السماء بروجا وجعل فيها سراجا وقمرا منيرا وهو الذي جعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد شكورا ఆకాశములో బురుదులను నిర్మించినవాడు, అందులో ఒక దీపాన్ని, ఒక మెరిసే చంద్రుణ్ణి వెలిగించినవాడు ఎంతో శుభప్రదుడు. ఆయనే రేయింబవళ్లను ఒకదాని వెంట ఒకటి వచ్చేలా చేశాడు. గుణపాఠము నేర్చుకోదలచిన లేదా కృతజ్ఞతలు తెలుపుకోదలచిన ప్రతి వ్యక్తి కోసం. وعباد الرحمن الذين يمشون على الأرض هونا وإذا خاطبهم الجاهلون قالوا سلاما والذين يبيتون لربهم سجدا وقياما والذين يقولون ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما إنها ساءت مستقرا ومقاما والذين إذا أنفقوا لم يسرفوا ولم يقتروا وكان بين ذلك قواما والذين لا يدعون مع الله إلها آخر ولا يقتلون النفس التي حرم الله إلا بالحق ولا يزنون ومن يفعل ذلك يلقى أثاما يضاعف له العذاب يوم القيامة ويخلد فيه مهانا إلا من تاب وآمن وعمل عملا صالحا فأولئك يبدل الله سيئاتهم حسنات وكان الله غفورا رحيما ومن تاب وعمل صالحا فإنه يتوب إلى الله متابا والذين لا يشهدون الزور وإذا مروا باللغو مروا كراما والذين إذا ذكروا بآيات آيات ربهم لم يخروا عليها صما وعميانا والذين يقولون ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين واجعلنا للمتقين إماما أولئك يجزون الغرفة بما صبروا ويلقون فيها تحية وسلاما خالدين فيها కరుణామయుని అసలు దాసులు ఎవరంటే నేలపై అణకువతో నడిచేవారు. మూర్ఖులు వారిని పలుకరించినప్పుడు మీకో సలాము అని అనేవారు. తమ ప్రభువు సన్నిధిలో సాష్టాంగపడి నిలబడి రాత్రులు గడిపేవారు. మా ప్రభువు నరక యాతన నుండి మమ్మల్ని కాపాడు. దాని శిక్ష ప్రాణాంతకమైనది. అది ఎంతో చెడు ప్రదేశం, ఎంతో చెడు నివాసం అని ప్రార్థించేవారు. ఖర్చు పెడితే దుబారాగానూ ఖర్చు పెట్టకుండా, లోభత్వాన్ని ప్రదర్శించకుండా ఈ రెండు తీవ్ర వైఖరుల మధ్య సమతూకాన్ని పాటించేవారు. అల్లాను తప్ప ఏ ఇతర దేవుణ్ణి వేడుకోనివారు. అల్లా నిషేధించిన ఏ ప్రాణాన్ని అన్యాయంగా హతమార్చనివారు. వ్యభిచారానికి పాల్పడనివారు. ఈ పనులను చేసినవాడు ఎవడైనా తన పాప ఫలాన్ని పొందితీరుతాడు. తీర్పు దినమునాడు అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది. అందులోనే అతడు శాశ్వతంగా హీనస్థితిలో పడి ఉంటాడు. ఈ పాపాల తరువాత పశ్చాత్తాపపడి విశ్వసించి మంచి పనులు చెయ్యటం ప్రారంభించేవాడు తప్ప. అటువంటి వాడి చెడులను అల్లాహ్ శుభాలుగా మారుస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. పశ్చాత్తాపపడి సద్వర్తనాన్ని అవలంబించే వ్యక్తి అల్లా వైపునకు మరలి వస్తాడు, మరలి రావలసిన రీతిలో. ఇంకా కరుణామయుని దాసులు ఎలాంటివారంటే అబద్ధానికి సాక్షులు కానివారు. వ్యర్థమైన వాటి వైపుగా పోవటం జరిగితే సంస్కారవంతులు మాదిరిగా దాటిపోతారు. వారికి తమ ప్రభువు ఆయతులను వినిపించి హితబోధ చేయటం జరిగితే వారు దానిని గురించి అంధులుగా చెవిటివారుగా ఉండిపోరు. వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు, మా ప్రభూ, మాకు మా భార్యల ద్వారానూ మా సంతానం ద్వారానూ కన్నుల చల్లదనాన్ని ప్రసాదించు, మమ్మల్ని భయభక్తులు కలవారికి ఇమాములుగా చేయి. తమ సహనానికి ప్రతిఫలంగా మహోన్నతమైన సౌధాలను పొందేవారు వారే. అక్కడ గౌరవ మర్యాదలతో శాంతి వచనాలతో వారికి స్వాగతం పలుకబడుతుంది. వారు కలకాలం అక్కడనే ఉంటారు. ఎంత మంచిది ఆ స్థలం, ఎంత మంచిది ఆ నివాసం. قل ما يعبأ بكم ربي لولا دعاؤكم فقد كذبتم فسوف يكون لزاما ప్రవక్త ప్రజలతో ఇలా అను, మీరు నా ప్రభువును వేడుకోకపోతే ఆయన మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు మీరు నిరాకరించారు. త్వరలోనే తప్పించుకోనలవి కాని శిక్షను మీరు అనుభవిస్తారు.